ఛందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్చందాభిశ్ అగ్నయోవై ఛందాగుంసి ఛందాగుంసి వా అగ్నయోగ్నయోవై ఛందాగుంసి వై ఛందాగుంసి ఛందాగుంసి వై వై ఛందాగుంసి తస్మాత్ ఛందాగుంసి వై వై ఛందాగుంసి తస్మాత్ ఛందాగుంసి ఛందాగుంసి తస్మాత్ అగ్నిరగ్నిస్తస్మాత్ ఛందాగుంసి తస్మాత్ అగ్ని తస్మాదగ్ని రక్షత ఉచ్యతే అగ్నిరుచ్యత ఉచ్యతే అథో ఉచ్యతే అగ్నిరుచ్యతే అథో ఉచ్యత ఉచ్యతే అథో ఇయమియమథో ఉచ్యత ఉచ్యతే అథో ఇయమ్ అథో ఇయమియమథో అథో ఇయమ్ వై వా ఇయమథో అథో ఇయమ్ వై అథో ఇత్యథో ఇయమ్ వై వా ఇయమియమ్ వా అగ్నిరగ్నిస్తస్మాదగ్ని హిరణ్యేష్టకా ఉచ్యతే హిరణ్యేష్టకా ఉపదధాతి దధాత్యువ హిరణ్యేష్టకా హిరణ్యేష్టకా ఉపదధాతి హిరణ్యేష్టకా ఇది హిరణ్య ఇష్టకా ఉపదధాతి దధాత్యువ హిరణ్యకో హిరణ్యం వై జ్యోతిర్వై హిరణ్యం హిరణ్యకో హిరణ్యం వై హిరణ్యం తేజస్తేజో హిరణ్యకో హిరణ్యం తేజ ఏవైవ తేజస్తేజో హిరణ్యకో హిరణ్యం తేజ ఏవైవ తేజో హిరణ్యకో హిరణ్యం తేజ ఏవ తేజ ఏవైవ తేజస్తేజ ఏవాత్మన్నాత్మన్నేవ తేజస్తేజ ఏవాత్మన్ ఏవాత్మన్నాత్మన్నేవైవాత్మన్ ధత్తే ధత్తాత్మన్నేవైవాత్మన్ ధత్తే ఆత్మన్ ధత్తే ధత్తాత్మన్నాత్మన్ ధత్తే యో యో ధత్తే ధత్తే యో వై వై యో ధత్తే ధత్తే యో వై ప్రజాస్వన్నమన్నం ప్రజాసు ప్రజాస్వన్నమత్యన్నం ప్రజాసు ప్రజాస్వన్నమత్తి ప్రజాస్వన్నమత్తి సర్వా అత్యన్నమన్నమత్తి సర్వా

యాదిదేవిస్యాచ్యాయుచ్యంతేష్మిందేష్విదిస్యాచ్యాయుచ్యంతేషు ఇత్యంతేష్మిందేష్విదిత్యంతేషుదస్య ఉపలబ్ధ్యాద్ధ్యాద్వాపలబ్ధ్యాదంతతోంతతోదధ్యాద్వాపలబ్ధ్యాదంతత ఏవైవాంతతోదధ్యాద్ధ్యాదంతత ఏవ అంతత ఏవైవాంతతోంతత ఏవాస్మా ఏవాంతతోంతత ఏవాస్మై ఏవాస్మా ఏవైవాస్మా అన్నమన్నమస్మా ఏవైవాస్మా అన్నం అన్నమన్నమస్మాస్మా అన్నమవా వా అన్నమవా వా అన్నమన్నమవరుంధే రుంధే వా అన్నమన్నమవరుంధే అవరుంధే రుంధే వా అవరుంధే భూయో రుంధే వా అవరుంధే భూయో రుంధే వా అవరుంధే భూయో స్యాస్య భూయో రుంధే రుంధే భూయో స్యాన్నమన్నమస్య భూయో భూయో స్యాన్నం అన్నం భవతి భవత్యన్నమన్నం భవతి భవతి భవతి స్తేగాన్ దగ్గుష్ట్రాభ్యాం మండూకాన్ దగ్గుష్ట్రాభ్యాం మండూకాను దగ్గుష్ట్రాభ్యాం మండూకాన్ మండూకాన్ దగ్గుష్ట్రాభ్యాం దగ్గుష్ట్రాభ్యాం మండూకాన్ జంభ్యే భిర్మండూకాన్ దగ్గుష్ట్రాభ్యాం దగ్గుష్ట్రాభ్యాం మండూకాన్ జంభ్యే భిర్మండూకాన్ మండూకాన్ జంభ్యే భిరాదకామాదకాన్ జంభ్యే భిర్మండూకాన్ మండూకాన్ జంభ్యే భిరాదకాన్ జంభ్యే భిరాదకామాదకాన్ జంభ్యే భిర్జంభ్యే భిరాదకాన్ ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదేన ఖాదే దూదేనారణ్యమరణ్యగోదగం దూదేనోద్యనోద్యనోదగం దూదేనారణ్యం రగం దూదేనారణ్యమరణ్యగోదగం దూదేన సగం దూదేనారణ్యం జాంబీలేన జాంబీలేనారణ్యగోదగం దూదేన సగం దూదేనారణ్యం జాంబీలేన రగం సూదేనేదిదం సూదేన అరణ్యంజాంబీలేన జాంబీలేనారణ్యమరణ్యంజాంబీలేన మృదంబృదంజాంబీలేనారణ్యమరణ్యంజాంబీలేన మృదం జాంబీలేన మృదంబృదంజాంబీలేన జాంబీలేన మృదం పర్శ్వేభిర్భస్వేభిర్మృదంజాంబీలేన జాంబీలేన మృదం పర్శ్వేభి మృదం పర్శ్వేభిర్భస్వేభిర్మృదం మృదం పర్శ్వేభిశ్శర్కరాభిశ్శర్కరాభిర్భస్వేభిర్మృదం మృదం పర్శ్వేభిశ్శర్కరాభి పరస్పేభిశ్శర్కరాభిశ్శర్కరాభిర్భస్వేభిశ్శర్కరాభిరవకామవకామోశర్కరాభిర్భస్వేభిశ్శర్కరాభిరవకామ్ శర్కరాభిరవకామవకామోశర్కరాభిశ్శర్కరాభిరవకామ్ శర్కరాభిశ్శర్కరాభిరవకామవకామోశర్కరాభిశ్శర్కరాభిరవకామవకామవకామోశర్కరాభిశ్శర్కరాభిరవకామవకామవకామోశర్కరాభిశ్శర్కరాభిరవకామవకామవకామోశర్కరాభిశ్శర్కరాభిరవకామవకామవకామోశర్కరాభిశ్శర్కరాభిరవకామవకామవకామోశర్కరాభిశ్శర్కరాభిరవకామవకామవకామోశర్కరాభిశ్శర్కరాభిరవకామవకామవకామోశర్కరాభిశ్శ సాదేనోత్సాదేన శుక్రరాగమగాభిరగాభిశుక్రరాముత్సాదేన శుక్రరాముత్సాదేన జిహ్వాముత్సాదేన శుక్రరాగమశుక్రరాముత్సాదేన జిహ్వాముత్సాదేన జిహ్వాముత్సాదేనోత్సాదేన జిహ్వామవక్రందేన జిహ్వాముత్సాదేనోత్సాదేన జిహ్వామవక్రందేన జిహ్వాదేనేత్యుదోత్సాదేన జిహ్వామవక్రందేనావక్రందేన జిహ్వాజిహ్వామవక్రందేన తాళం తాళమవక్రందేన జిహ్వాజిహ్వామవక్రందేన తాళం అవక్రందేన తాళం తాళమవక్రందేనావక్రందేన తాళ గోధరస్వతి గోధరస్వతీం తాళమవక్రందేనావక్రందేన కాళ గోధరస్వతీ అవక్రందేనేత్యవక్రందేన కవింజలాన్ సామ కవింజలాన్ అచ్చలాభిరచ్చలాభిరచ్చలాభి కవింజలాన్ సామ కపింజలాంగుష్టిగాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్జవంజంఘాభిర్

రాత్రయోర్ద్వితీయో రాత్రయోర్ధమాసానామర్ధమాసానాం ద్వితీయో రాత్రయోర్ధమాసానాం అహోరాత్రయోరిత్యః రాత్రయోః నిమృత్తిమేణ నిమృత్తిమరూపేణ రూపేణ నిమృత్తిం నిమృత్తిమరూపేణ నిమృత్తిమిది నిమృత్తిరూపేణేత్యరూపేణ హర్ మాగుంసేన మాగుంసేన హర హర్ మాగుంసేన రాత్రిగురాత్రిం మాగుంసేన హర హర్ మాగుంసేన రాత్రిం మాగుంసేన రాత్రిగురాత్రిం మాగుంసేన మాగుంసేన రాత్రిం పీవసా పీవసా రాత్రిం మాగుంసేన మాగుంసేన రాత్రిం పీవసా రాత్రిం పీవసా పీవసా రాత్రిగురాత్రిం పీవసా పోపః పీవసా రాత్రిగురాత్రిం పీవసాపః పేవసాపోపేవసాపేవసాపోయూషేణ అపోయూషేణ యూషేణాపోయూషేణ ఘృతం ఘృతం యూషేణాపోయూషేణ ఘృతం యూషేణ ఘృతం ఘృతం యూషేణ యూషేణ ఘృతగోరసేన ఘృతం ఘృతం ఘృతగోరసేన శ్యాగుశ్యాగోరసేన ఘృతం ఘృతగోరసేన శ్యా దూషికాభిర్దూషికాభిర్పతయా శ్యాగుశ్యాగోరసేన ఘృతం ఘృతగోరసేన శ్యాం వసయా దూషికాభిర్వసయా దూషికాభిర్వసయా దూషికాభిర్వసయా దూషికాభిర్వసయా దూషికాభిర్వసయా దూషికాభిర్వసయా దూషికాభిర్వసయా దూషికాభిర్వసయా దూషికాభిర్వసయా దూషికాభిర్వసయా దూషికాభిర్వసయా దూషికాభిర్వసయా దూషికాభిర్వసయా దూషికాభిర్వసయా దూషికాభిర్వసయా దూషికాభిర్వసయా దూషికాభిర్వసయా దూషికాభిర్వసయా దూషికాభిర్వసయా దూషికాభిర్వసయా దూషికాభిర్వసయా దూషికాభిర్వసయా దూషికాభిర్వసయా దూషికాభిర్వసయా దూషికా

నక్షత్రాణాం చ దర్థే చ దర్థే నక్షత్రాణాం నక్షత్రాణాం చ దర్థే విదస్త విదస్త దర్థే నక్షత్రాణాం నక్షత్రాణాం చ దర్థే విదః

పాపవాదేన కూష్మాన్ కూష్మాన్ పాపవాదేన పాపవాదేన కూష్మాన్ కూష్మాన్ పాపవాదేన పాపవాదేన కూష్మాన్ పాపవాదేనేతి పాపవాదేన కూష్మాన్ఛకభిశ్చకభిః కూష్మాన్ కూష్మాన్ఛకభిశ్చవత్తాన్ఛవత్తాన్ఛకభిః ఊవధ్యేన శునస్సున విశతనేన తత్పాన్ తత్పాన్ విశతనేన శునస్సున విశతనేన తత్పాన్ విశతనేన తత్పాన్ తత్పాన్ విశతనేన విశతనేన తత్పాన్ లోహితగంధేన లోహితగంధేన తత్పాన్ విశతనేన విశతనేన తత్పాన్ లోహితగంధేన విశతేతి సత్పాన్ లోహితగంధేన వయాగుంసి పక్వగంధేన వయాగుంసి లోహితగంధేన తత్పాన్ లోహితగంధేన వయాగుంసి లోహితగంధేన లోహితగంధేన వయాగుంసి పక్వగంధేన వయాగుంసి లోహితగంధేన లోహితగంధేన వయాగుంసి పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన వయాగుంసి పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధేన పక్వగంధ ప్రసాదేన ప్రసాదేనేదిప్రసాదేన క్రమేరక్రమేద్రాజీవాజీవాజీవాజీ విశ్వైర్విశ్వైర్వాజీవిశ్వైర్వాజీవాజీవిశ్వైర్దేవైర్దేవైర్విశ్వైర్వాజీవాజీవిశ్వైర్దేవైర్ విశ్వైర్దేవైర్దేవైర్విశ్వైర్విశ్వైర్దేవైర్యజ్ఞేయే సంవిధాన సంవిధాన ఇది సంవిధాన సనో నస్తనోనయనయనస్తనోనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయనయన అంతరిక్షమంతరిక్షమో సముద్రో యోని వ్యోనిస్ సముద్రో అంతరిక్షమంతరిక్షమో సముద్రో యోని వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్వాయుర్ ఏ లోకో లోకస్తే ఎంతరంతరేష్యామి పశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్యపశుపశురాధిత్య పంచమకాండే సప్తప్రశ్న ఘనపాఠ సమాప్తః పంచమకాండశ్చ సమాప్తః.